95 జ్ఞానభూమికలు. జ్ఞానభూమికలు 7. 1 శుభేచ్ఛ 4. సత్వాపత్తి 7. తుర్యగా 2. విచారణ 5. అసంసక్తి 3. తన్మానస 6. పదార్థభావన 1. శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే మంచి కోరిక. లౌకికమైన కోరికలన్నీ వదిలి వైరాగ్యాన్ని సాధించడం దీనికి ప్రారంభదశ. దీని సహాయంతో తాను అజ్ఞానదశలో ఉన్నానని గుర్తించి శాస్త్ర విచారణ పట్ల, సత్సాంగత్యం పట్ల కోరికలు పెంచుకోవటమే అసలైన శుభేచ్ఛ. ఆయసర్వ్ 149. 2. విచారణ. శుభేచ్ఛ ఇచ్చామాత్రంగా మిగిలిపోకుండా శ్రవణ మననాలయందు నిజంగా ప్రవర్తించడం పేరు విచారణ. వైరాగ్యం, సత్సాంగత్యం లేకుండా చేసే శ్రవణాదులు విచారణ భూమికలోకి రావు. వైరాగ్యాదులు ఉన్నా శ్రవణ మననాదులు నిష్ఠగా చేయకపోతే అది విచారణ భూమిక కాదు. 3. తన్మానస. మానస అంటే ఇక్కడ కోరిక లేక ఆసక్తి. తను అంటే స్వల్పం, ఆసక్తి తగ్గిపోవడమే తన్మానస. లౌకిక విషయాలపై ఆసక్తి అనేక కారణాల వల్ల తగ్గవచ్చు, అవన్నీ తన్మానసలు కావు. శుభేచ్ఛ విచారణల వల్ల లౌకిక విషయాల మీద అనాసక్తి పెరిగితే అదే తన్మానస లేక తన్మానసి. వైరాగ్యము, శ్రవణ మననాదులు ఉండి కూడా సుఖభోగాల మీద ఆసక్తి తగ్గకపోయినట్లయితే ఆ జ్ఞానం సఫలం కాదు. అందుకే దీనిని 3వ భూమికగా స్వీకరించడం జరుగుతోంది. 4. సత్వాపత్తి. సత్వం అంటే సన్మాత్రమైన పరమాత్మ. ఆపత్తి అంటే పొందటం. పై 3 భూమికలను బాగా సాధించడం ద్వారా సన్మాత్ర పరమాత్మను గురించిన నిర్వికల్ప సమాధి స్థితి కుదిరితే అప్పుడు ఆ భూమిక యొక్క పేరు సత్వాపత్తి లేక పరమాత్మ ప్రాప్తి. 3వ భూమిక కుదిరిన తరువాత నిర్వికల్ప సమాధి కోసం కృషి చెయ్యకపోతే జ్ఞాన సాధన సఫలం కాజాలదు. అందుకే ఇది 4వ భూమికగా రూపొందింది. 5. అసంసక్తి. పై 4 భూమికలను అభ్యసించడం ద్వారా సమాధి సమయంలో మాత్రమే కాక ఇతర సమయాలలో కూడా మనస్సుకు బాహ్య విషయాలు అంటకుండా నిరంతరము బ్రహ్మభావన స్థిరంగా ఉంటే అప్పుడు ఆ భూమికను అసంసక్తి అంటారు. అసంసక్తి అంటే అంటకపోవడం. ఈ భూమికలోకి వచ్చిన వాణ్ణి బ్రహ్మవిద్వరుడు అంటారు. 6. పదార్థభావన. ప్రాపంచిక పదార్థాలను భావించకుండా ఉండటం అని దీనికి సామాన్యార్థం. పై 5 భూమికలు బాగా గట్టిపడి నిరంతరము ఆత్మస్వరూపుడుగా, ఆత్మరముడుగా ఉంటూ ఎప్పుడైనా పరుల ప్రేరణ చేత ఐహిక పదార్థాలు కొద్దిగా స్ఫురణలోకి వస్తూ ఉన్నట్లయితే అలాంటి భూమికను పదార్థభావన అంటారు. దీన్ని అందుకున్నవాణ్ణి బ్రహ్మవిద్వరీయాన్ అంటారు. 7. తుర్యగా. తుర్యం అంటే తుర్యావస్థ, దాన్ని పొందినది తుర్యగా. 6వ భూమికను చేరి దాన్ని బాగా సాధించి అప్పుడప్పుడు బయటికి రావటం కూడా తొలగిపోయి అఖండంగా నిరంతరంగా స్వస్వరూప స్థితిలో ఉండిపోతే అది తుర్యగా భూమిక. దీనినే జీవన్ముక్తావస్థ, తుర్యావస్థ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని పొందినవాణ్ణి బ్రహ్మవిద్వరిష్ఠుడు అంటారు. 6వ భూమికకు 7వ భూమికకు భేదం గుర్తించడం కష్టం. 6వ భూమికలో ఉన్నవాళ్లు దేహరక్షణ కోసం కొద్దిపాటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 7వ భూమిక వాళ్లు అది కూడా చేయరు. ఈ భూమికను దాటిపోతే ఆ పై స్థితి పేరు విదేహ కైవల్యం, అంటే శరీరాన్ని వదిలిపెట్టి బ్రహ్మాకారంగా మిగిలిపోవటం. రాముడు 7వ భూమికలోని వారు శరీరరక్షణ కూడా చేయకపోతే వాళ్లు జీవించి ఏమి చేస్తారు? యథేచ్ఛగా ఏమి తోస్తే అది చేస్తారా? వశిష్ఠుడు, రామ పొరపాటున గూడా అలా చెయ్యరు. వర్ణాశ్రమ ధర్మాల మీద వాళ్లకు ఆసక్తి ఉండదు, కాని పూర్వాభ్యాస బలం వల్ల వాటిని యథాతథంగా అనుసరిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా పొరపాటు పడ్డా ఇతరులు హెచ్చరించినప్పుడు ధర్మం ప్రకారమే నడుస్తారు, అంతేగాని యథేచ్ఛగా సంచరించరు. ఈ విషయంలో పెద్దలు చెప్పే సూక్తి ఒకటి ఉంది, విదిత బ్రహ్మ తత్వస్య యథేష్టాచరణం యది సునాం తత్వవిదాం చైవ కోభేదోసుచి భక్షణే ఉడ్డుట్ప్రడోట్సా 1.18 శ్లోక్ 19 దగ్గర వ్యాఖ్యలో. ఆయసర్వ్ 150. బ్రహ్మతత్వవేత్తలు యథేచ్ఛగా సంచరిస్తారని చెప్పేటట్లయితే వారికి కుక్కలకు భేదమేమిటి? వారు కూడా కుక్కలు లాగానే అశుచి పదార్థాలను తింటారని చెప్పినట్లవుతుంది అని. కనుక రామ, బ్రహ్మవిద్వరిష్ఠులు యథేచ్ఛ సంచారులు కాదు, అనాసక్త సంచారులు. అంతే, ఎందుకంటే లోకంలో ఉండే పాప పుణ్యకర్మలు ఏవీ వాళ్లను సుఖపెట్టజాలవు. దానికి కారణమేమిటంటే వాళ్లు ఆత్మారాములే ఉన్నారు. రామ, ఈ 7 జ్ఞానభూమికలు ఉత్తమ మానవులకే లభిస్తాయి, పశుపక్షులకు, చెట్టు చేమలకు, నీచ మానవులకు లభించవు. ఒక ముఖ్య విషయం ఉంది రామ. ఒకవేళ ఏ కారణం చేతనైనా నీచజాతిలో పుట్టినవారికి 7వ భూమిక అందితే వారు తప్పకుండా ముక్తి పొందుతారు. అలాంటి వారిని మనం గౌరవించి తీరాలి. ఇందుకు మనం చెప్పుకున్న కర్కటి రాక్షసే మంచి ఉదాహరణ. ఈ జ్ఞానభూమికలన్నీ ఒకడికి ఒకే జన్మలో అందుతాయనే నియమం లేదు. సనకసనందనాదుల వంటి ఉత్తమ జీవులు జన్మతోనే 7వ భూమికను సాధించేశారు. మిగిలిన జీవులు యథాశక్తిగా ఆ భూమికను సాధిస్తూ ఉంటారు.